సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 7వ అధ్యాయము నారదునకు సనత్కుమారుని ఉపదేశము 7.1 సప్తమ ప్రపాఠకః ప్రథమ ఖండము నామ ఉపాసన సప్తమోధ్యాయః అధీహి భగవ ఇతి హోపససద సనత్కుమారం నారదస్తం హోవాచ యద్వేత్థా తేన మోపసీద తతస్థ ఊర్ధ్వం వక్ష్యామితి స హోవాచ జనవరి 1, 2007 1. అధీహి భగవ ఇతి హా ఉపససద సనత్కుమారం నారదః తం హా ఉవాచ సనత్కుమారోవాచ యత్వేత్థ తేనం ఉపసీద తతస్థ ఊర్ధ్వం వక్ష్యామి ఇతి. దేవర్షి త్రిలోక సంచారి అగు శ్రీనాథ మహర్షి ఒక సందర్భములో సద్గురువు బ్రహ్మ మానసపుత్రుడు పి శ్రీ సనత్కుమారుల వారిని సమీపించి తత్వము ఉపదేశించమని విన్నవించుకున్నారు. సనత్కుమారుడు, మంచిది అయితే ముందుగా మీరు తత్వము ఏ విధంగా తెలుసుకున్నవారే ఉన్నారో అది వివరించండి, ఆ తరువాత నేను తప్పక చెబుతాను. ఋగ్వేదం భగవోధ్యేమి యజుర్వేదం సామవేదమాథర్వణం చతుర్థమితిహాస పురాణం పంచమం వేదానాం వేదం పితియం రాసిం దైవం నిధిం వాకోవాక్యమేకాయనం దేవవిద్యాం బ్రహ్మవిద్యాం భూతవిద్యాం క్షత్రవిద్యాం నక్షత్రవిద్యా సర్పదేవజన విద్యామే తద్భగవోధ్యేమి. జనవరి 2, 2007 2. సహా ఉవాచ నారదోవాచ ఋగ్వేదం భగవో అధ్యేమి యజుర్వేదం సామవేదం అథర్వణం చతుర్థం ఇతిహాస పురాణం పంచమం వేదానాం వేదం పితియం రాసిం దైవం నిధిం వాకోవాక్యం ఏకాయనం దేవవిద్యాం బ్రహ్మవిద్యాం భూతవిద్యాం క్షత్రవిద్యాం నక్షత్రవిద్యాం సర్పదేవజన విద్యాం ఏతత్ భగవో అధ్యేమి. నారద మహర్షి గురుదేవ సనత్కుమార భగవాన్ ఋక్ యజః సామ అథర్వణ చతుర్వేదములు పంచమవేదముగా చెప్పబడే భారతాది పురాణ ఇతిహాసములు వేదములకు వేదము అగు వ్యాకరణము పిత్యము అనబడే శ్రాద్ధ కర్మ విధాన శాస్త్రము శ్రాద్ధకల్పము రాశి గణిత విద్య దైవము ధూమకేతు ఉత్పాతములను చెప్పే ఉత్పాత శాస్త్రము నిధి మహాకాలాది కాలశాస్త్రము వాకోవాకము తర్కశాస్త్రము లోజిక్ ఏకాయనము నీతిశాస్త్రము దేవవిద్య నిరుక్తము పదముల అవయవార్థ వివరణ విద్య శిక్ష కల్పము మొదలైన విద్యలు ఛందస్సు చితులు మొదలైనవి అంశములుగాగల బ్రహ్మ విద్య పంచభూతములను వశం చేసుకునే భూత విద్య ధనుర్వేదము మొదలైన క్షత్రవిద్య నక్షత్రశాస్త్రము జ్యోతిషశాస్త్రము సర్పవిద్య సర్పశాస్త్రము దేవజన విద్య నృత్యగీతాది లలిత కళలు ఇవన్నీ నాకు వచ్చు. సోహం భగవో మంత్రవిదేవాస్మి నాత్మవిచ్చరుత హేవ మే భగవద్దృశ్యభ్యస్తరతి శోకమాత్మవిదితి సోహం భగవః శోచామి తమ్మా భగవాంచుకస్య పారం తారేత్వితి తం హోవాచ యద్వై కించేతదధ్యగేష్ఠ నామేవైతత్ జనవరి 3, 2007 3. సోహం భగవో మంత్రవిదే వాస్మి నా ఆత్మవిత్ శృతం హి ఏవ మే భగవన్ దృశ్యభ్యః తరతి శోకం ఆత్మవిత్ ఇతి. సోహం భగవః శోచామి తం మా భగవాన్ శోకస్య పారం తారేతు ఇతి. తం హోవాచ అయ్యత్వై కించ ఏతత్ అధ్యగేష్ఠ నామ ఏవ ఏతత్. ఇవన్నీ తెలుసుకుని నేను మంత్రవేదుడను అయ్యానేగాని ఆత్మవిత్ ఆత్మతత్వవేత్త కానేలేదు. ఆత్మవిత్ మాత్రమే సర్వశోకముల నుండి విడివడగలడని నేను సత్యద్రష్టల వద్ద విని ఉన్నాను. నేను శోకము వరి తొలగించుకోలేక శోకము వదలక ఉన్నాను. భగవాన్, నన్ను శోకము అనే సముద్రము దాటించండి, సంసార సాగరం నుండి కాపాడండి. శ్రీ సనత్కుమారుడు, ఓ నారద, ఇప్పటిదాకా మీరు చెప్పినదంతా నామము మాత్రమే. నామవా ఋగ్వేదో యజుర్వేదః సామవేద ఆథర్వణశ్చతుర్థ ఇతిహాస పురాణః పంచమో వేదానాం వేదః పిత్యో రాసిద్దైవో నిధిర్వాకోవాక్యమేకాయనం దేవవిద్య బ్రహ్మవిద్య భూతవిద్య క్షత్రవిద్య నక్షత్రవిద్య సర్పదేవజన విద్య నామైవైతన్నామోపాస్వేతి జనవరి 4, 2007 4. నామవా ఋగ్వేదో యజుర్వేదః సామవేద అథర్వణః చతుర్థ ఇతిహాస పురాణః పంచమో వేదనాం వేదః పిత్యోః రాస్యః దైవో నిధేః వాకో వ్యాకం ఏకాయనం దేవవిద్య, బ్రహ్మవిద్య, భూతవిద్య, క్షత్రవిద్య, నక్షత్రవిద్య, సర్పదేవజన విద్య, నామ ఏవ ఏతత్ నామ ఉపాస్వైతి. నామోపాసన అనగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు, పంచమ వేదములనబడే భారతము మొదలైన ఇతిహాస పురాణములు, వేదవేదమనబడే వ్యాకరణము, శ్రాద్ధకల్పము అనబడే పితృదేవోపాసనా శాస్త్రము, గణితము, నిధిజ్ఞానము, తర్కశాస్త్రము, మీమాంస, నీతిశాస్త్రము, నిరుక్తము, శబ్దశాస్త్రము, వేదమంత్రోచ్చారణ అగు వేద విద్య, భూత విద్య, ధనుర్వేదము, మెడికల్, జ్యోతిషము, గారడి మొదలైన క్షేత్ర విద్య, జ్యోతిష్యము, నక్షత్ర విద్య, గారుడము, సంగీతము, నృత్యము మొదలైన కళలు, శిల్ప విద్య ఇవన్నీ నామములే. నామమాత్ర విద్యలే, భౌతిక విద్యలే. ఈ నామవిద్యను బ్రహ్మముగా ఉపాసించాలి. బ్రహ్మముగా ఉపాసిస్తేనే ప్రయోజనం. సయో నామ బ్రహ్మేత్యుపాస్తే యావన్నాంనో గతం తత్రాస్య యథాకామచారో భవతీయో నామ బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవో నామ్నో భూయ ఇతి నామ్నో వావభూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవిత్వితి. జనవరి 5, 2007 ఇతి ప్రథమః ఖండః. 5. సయో నామ బ్రహ్మ ఇతి ఉపాస్తే యావత్ నామ్నో గతం తత్ర అస్య యథాకామచారో భవతి యో నామ బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు, అస్తి భగవో నామ్నో భూయ ఇతి. సనత్కుమారుడు, నామ్నో వావభూయో అస్తి ఇతి. నారదుడు, తత్ మే భగవాన్ బ్రవీతు ఇతి. అట్టి నామమును బ్రహ్మముగా ఉపాసించువాడు నామ విషయకమగు జ్ఞానమును పొంది అట్టి ఆత్మ బ్రహ్మ జ్ఞానమునందు ఉదయిస్తున్నాడు, పొందుచున్నాడు. నామము యొక్క వ్యాప్తి ఎంతవరకు గ్రహించి అంతవరకు వ్యాప్తి కలవాడే సంపూర్ణమైన బ్రాహ్మి ఫలము పొందుచున్నాడు. నారద మహర్షి, నామము కంటే గొప్పదైనది మరేదైనా ఉంటుందా? సనత్కుమారుడు, అవును, నామ విద్య కంటే మహత్తరమైన విద్య ఉన్నది. నారద మహర్షి అయితే భగవాన్ అట్టి భూరి ఇంకా గొప్పదైన విద్య నాకు దయచేసి బోధించండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7వ అధ్యాయే 1వ ఖండః. 7.2 సప్తమ ప్రపాఠకః 2వ ఖండము వాక్ ఉపాసన. వాగ్వావ నామ్నో భూయసి వాగ్వా ఋగ్వేదం విజ్ఞాపయతి యజుర్వేదం సామవేదమాథర్వణం 4వ ఇతిహాసపురాణం 5వ వేదానాం వేదం పిత్యేగ్రాసిం దైవం నిధిం వాకోవాక్యమేకాయనం దేవవిద్యాం బ్రహ్మవిద్యాం భూతవిద్యాం క్షత్రవిద్యాత్ సర్పదేవజన విద్యాం దివం చ పృథివీం చ వాయుం చాకాశం చాపశ్చ తేజశ్చ దేవాంశ్చ మనుష్యాంశ్చ పశుంశ్చ వయాంసి చ తృణవనస్పతీం స్వాపదాన్యకీటప్తంగపపీలకం ధర్మం చాధర్మం చ సత్యం చానుతం చ సాధు చాసాధు చ హృదేజ్ఞం చాహృదేజ్ఞం చ యద్వై వాన్న భవిష్యన్న ధర్మో నాధర్మో వ్యజ్ఞాపయిష్యన్న సత్యం నానుతం న సాధు నాసాధు న హృదేజ్ఞో నాహృదేజ్ఞో వాగేవ తత్సర్వం విజ్ఞాపయతి. వాచముపాస్వేతి ఫిబ్రవరి 1, 2007. 1. వాక్ వావ నామ్నో భూయసి వాగ్వా ఋగ్వేదం విజ్ఞాపయతి యజుర్వేదం సామవేదం అథర్వణం 4వ ఇతిహాస పురాణం 5వ వేదానాం వేదం పితియం రాసిం దైవం నిధిం వాకోవాక్యం ఏకాయనం దేవవిద్యాం బ్రహ్మవిద్యాం భూతవిద్యాం క్షత్రవిద్యాం నక్షత్రవిద్యాం సర్పా దేవ జన విద్యాం దివం చ. వాక్కు నామము కంటే గొప్పది. వాక్కుచేతనే ఈ క్రింది విద్యలన్నీ నిర్మితమైనవి. అట్టి వాక్కును బ్రహ్మముగా ఉపాసించాలి. వాక్ నిర్మితములు చతుర్వేదములు ఇతిహాస పురాణ 5వము వ్యాకరణము శ్రాద్ధ కల్ప గణిత శాస్త్రములు దైవజ్ఞానము నిధిశాస్త్రము తర్కము నీతిశాస్త్రము నిరుక్తము కల్పము శిక్ష భూతతంత్ర విద్య ధనుర్వేదము జ్యోతిషశాస్త్రము గారుడి విద్య ద్యులోక విద్య భూత విద్య అస్త్ర విద్య నక్షత్ర విద్య సర్పదేవజన విద్య ఇవన్నీ వాక్ విద్యలే. పృథివీం చ వాయుం చ ఆకాశం చ ఆపశ్చ తేజశ్చ దేవాంశ్చ మనుష్యాంశ్చ పశుంశ్చ వయాంసి చ తృణ వనస్పతీన్ స్వాపద అన్యా కీట పతంగ పిపీలికం ధర్మం చ అధర్మం చ సత్యం చ అనృతం చ సాధు చ అసాధు చ హృదయజ్ఞం చ అహృదయజ్ఞం చ యద్వై వాగ్నా భవిష్యత్. సమస్తము వాక్కు చేతనే తెలియబడుతోంది. పంచభూతములైనటువంటి పృథివీ, వాయు, ఆకాశ, ఆప, జల, తేజస్సులు, దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, తృణములు, గడ్డిపరకలు, వనస్పతులు, వృక్షములు, స్వాపదములు, పులి మొదలైన హింసక క్రూర జంతువులు, తదితర జంతువులు, కీటకములు, పతంగములు, తుమ్మెదలు, పిపీలికములు, పురుగులు, చీమలు, ధర్మ అధర్మములు, సత్య అసత్యములు, సాధు అసాధులు, మనోజ్ఞ అమనోజ్ఞము, మనస్సుకు తెలిసేవి తెలియనివి, ఇవన్నీ వాక్కు లేకపోతే తెలిసేవే కావు. న ధర్మో నాధర్మో వ్యజ్ఞాపయిష్యత్. న సత్యం నానుతం న సాధు న అసాధు న హృదయజ్ఞో నాహృదయజ్ఞో వాక్ ఏవ ఏతత్ సర్వం విజ్ఞాపయతి వాచం ఉపాస్వ ఇతి. వాక్కు కనుక లేకపోతే ఏది ధర్మమో ఏది కాదో తెలియజేయు వీలు కాదు. సత్యమేమో అసత్యమేమో ఏది సాధు ఏది అసాధు గుర్తు తెలిసేది కాదు. మనోజ్ఞ అమనోజ్ఞములైనవన్నీ వాక్కు చేతనే గుర్తింపబడుచున్నాయి. అందుచేత వాక్కునే బ్రహ్మముగా ఉపాసించు. సయో వాచం బ్రహ్మేతిపాస్తే యావద్వాచో గతం తత్రాస్య యథాకామచారో భవతీయో వాచం బ్రహ్మేతిపాస్తేస్తి భగవో వాచో భూయ ఇతి వాచో వావభూయోస్తీతి తన్మే భగవాన్ ద్రవిత్వితి. ఫిబ్రవరి 2, 2007 ఇతి ద్వితీయ ఖండః. 2. సయో వాచం బ్రహ్మేతి ఉపాస్తే యావత్వాచో గతం తత్ర అస్య యథా కామచారో భవతి యో వాచం బ్రహ్మేతి ఉపాస్తే అస్తి భగవో వాచో భూయ ఇతి వాచో వావ భూయో అస్తి ఇతి తత్ మే భగవాన్ బ్రవీతు ఇతి. ఎవ్వరైతే వాణిలేక వాక్కును బ్రహ్మముగా ఉపాసిస్తారో వారు వాక్కు విస్తరించి ఉన్నంతవరకు స్వేచ్ఛాగతి కామగతి ఇష్టముగా విస్తరించటమును సిద్ధించుకోగలరు. వాక్కు వ్యాప్తి అగుస్థానము వరకు యథేచ్ఛగా విహరించగలరు. నారదమహర్షి గురుదేవా, భగవాన్ వాక్కు కంటే గొప్పదైనది మరేదైనా ఉన్నదా? సనత్కుమారుడు, ఓ వాక్కు కంటే ఉన్నతమైనది ఉన్నది. నారదమహర్షి, భగవాన్ వాక్కుకన్నా భూరి గొప్పది విస్తారమైనది ఏదో దానిగురించి చెప్పండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7వ అధ్యాయ 2వ ఖండః 7, 3. సప్తమ ప్రపాఠకః 3వ ఖండము మనో ఉపాసన. మనో వావవాచో భూయో యథా వై ద్వే వామలకే ద్వే వాకోలే ద్వౌ వాక్షౌ ముస్తిరనుభవత్యేవం వాచం చ నామ చ మనోనుభవతి సయదా మనసా మనస్యతి మంత్రానధీయేత్యథాధితే కర్మాణి కుర్వీయేత్యథ కురుతే పుత్రాంశ్చ పశూశ్చేచ్ఛేయేత్యథేచ్ఛంత ఇమం చ లోకమమం చేచ్ఛేయేత్యథేచ్ఛంతే మనో హ్యాత్మా మనో హి లోకో మనో హి బ్రహ్మ మన ఉపాస్వేతి. మార్చి 1, 2007. సనత్కుమారుడు, 1. మనో వావవాచో భూయో యథా వై ద్వే వా అమలకే ద్వే వా కోలే ద్వౌ వా అక్షౌ ముష్టేహ అనుభవతి ఏవం వాచం చ నామ చ మనో అనుభవతి. శ్రీ సనత్కుమారుడు, ఓ నారద, వాక్కు కంటే కూడా అధికమైనది మనస్సు. దృష్టాంతపూర్వకంగా చెబుతాను, విను. ఒకడు 2 ఉసిరికపండ్లను లేక 2 వాక్కాయలను రేగుకాయలను లేక 2 రుద్రాక్షలను గుప్పిటతో పిడికిలియందు పెట్టుకున్నప్పుడు మనస్సునందు ఆ నామములు ఆ వాక్కు ఇముడుకున్నట్లుగా అనుభవము అవుతోంది. సయదా మనసా మనస్యతి మంత్రాన్ అధీయేతి యథాధితే కర్మాణి కుర్వీయేతి అథ కురుతే పుత్రాంశ్చ పశూంశ్చ ఇచ్ఛేయేతి యథా ఇచ్ఛత ఇమం చ లోకం అముంచేత్ ఇచ్ఛేయేత్ యథేచ్ఛతే మనో హి ఆత్మా మనో హి లోకో మనో హి బ్రహ్మ మన ఉపాస్వ ఇతి. మనస్సుతో ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు అతడు మంత్రమును మననము చేస్తాడు, ఉచ్చరిస్తాడు. అప్పుడే అతడు ఆయా కర్మలు నిర్వర్తిస్తాడు. పశువులు సంతానము మొదలైనవి మనస్సుతో కోరుకున్నప్పుడే అవన్నీ పొందుతాడు. మనస్సుతో కోరనివేవి పొందనే పొందడు. మనస్సుతో ఇహ పరలోకములలో ఎక్కడ యథేచ్ఛగా సంచరించాలని అనుకుంటాడో అక్కడే ఇష్టంగా సంచారములు చేస్తాడు. అంతేకాదు, మనస్సు ఆత్మస్వరూపమే. మనస్సు ఎందే లోకము, మనస్సు బ్రహ్మమే కూడా. అందుచేత మనస్సును బ్రహ్మముగా ఉపాసించెదరుగాక. సయో మనో బ్రహ్మేత్యుపాస్తే యావన్మనసో గతం తత్రాస్య యథాకామచారో భవతీయో మనో బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవో మనసో భూయ ఇతి మనసో వావభూయోస్తితి తన్మే భగవాన్ బ్రవిత్వితి. మార్చి 2, 2007 ఇతి తృతీయ ఖండః. 2. సయో మనో బ్రహ్మేతి ఉపాస్తే యావత్ మనసో గతం తత్ర అస్య యథా కామచారో భవతి యో మనో బ్రహ్మత్ ఇతి ఉపాస్తే. ఎవ్వరు మనస్సును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసిస్తారో అట్టివారు మనస్సు విస్తరించి ఉన్నంతవరకు ఇచ్ఛాపూర్వకంగా ప్రియస్వరూపులే ఉండగలరు. నారదుడు అస్తి భగవో మనసో భూయ ఇతి. సనత్కుమారుడు మనసో వావ భూయో అస్తి ఇతి. నారదుడు తత్మే భగవాన్ బ్రవీతు ఇతి. శ్రీ నారదులవారు స్వామి, మనస్కన్నా భూయ అధికమైనది ఉన్నతమైనది ఏదైనా ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు, మనస్సు కన్నా అధికమైనది ఉన్నది? శ్రీ నారద మహర్షి భగవాన్, అట్టి మనస్సు కంటే కూడా విస్తారము పెద్దది ఏదై ఉన్నదో అది వివరించ ప్రార్థన. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7వ అధ్యాయ 3వ ఖండః 7, 4. సప్తమ ప్రపాఠకః 4వ ఖండము సంకల్ప ఉపాసన. సంకల్పో వావ మనసో భూయాన్యదా వై సంకల్పైతేథ మనస్సిత్యథ వాచమిరేతి తాము నామ్నిరేతి నామ్ని. మంత్ర ఏకం భవంతి మంత్రేషు కర్మాణి. ఏప్రిల్ 1, 2007. సనత్కుమారుడు, 1. సంకల్పో వావ మనసో భూయాన్ యదా వై సంకల్పైతే అథ మనసి అతి అథ వాచం ఈరేతి తాము నామ్నిరేతి. నామ్ని మంత్ర ఏకం భవంతి మంత్రేషు కర్మాణి. శ్రీ సనత్కుమారుడు, మననరూపమగు మనస్సు కంటే సంకల్పము విస్తారమైనట్టిది. ఎప్పుడైతే ఈ జీవుడు సంకల్పించటానికి అపక్రమిస్తాడో అప్పుడు మనస్సుతో ఆ సంకల్పించిన దానిని కోరుకుంటాడు. ఆ మనస్సు వాక్కును ప్రేరేపిస్తోంది, వాక్కు నామరూపములను ప్రేరేపిస్తోంది. అనగా వాక్కులో నామము చేరియుంటోంది, నామము మంత్రములో ఏకమగుచున్నది, మంత్రము మననము కర్మలలో చేర్చున్నది. తాని హవా ఏతాని సంకల్పైకాయనాని సంకల్పాత్మకాని సంకల్పే ప్రతిష్ఠితాని సమకపతాం ద్యావా పృథివీ సమకల్పేతాం వాయుశ్చాకాశం చ సమకల్పం తాపశ్చ తేజశ్చ తేషాం సంకప్త్యే వర్షం సంకల్పతే వర్షస్య సంకప్త్య అన్నం సంకల్పతే నస్య సంకప్త్యే ప్రాణః సంకల్పంతే ప్రాణానం సంకప్త్యే మంత్రాః సంకల్పంతే మంత్రాణం సంకప్త్యే కర్మాణి సంకల్పంతే కర్మణ సంకప్త్యే లోకః సంకల్పతే లోకస్య సంకప్త్యే సర్వం సంకల్పతే స ఏష సంకల్పః సంకల్పముపాస్వేతి. ఏప్రిల్ 2, 2007. 2. తాని హవా ఏతాని సంకల్ప ఏకాయనాని సంకల్పాత్మకాని సంకల్పే ప్రతిష్ఠితాని సమకృపతాం ద్యావా పృథివీ సంకల్ప ఏతాం వాయుశ్చ ఆకాశం చ సమకల్పం తాపశ్చ తేజశ్చ తేషాం సంక్లుప్త్యే వర్షం సంకల్పతే వర్షస్య సంక్లుప్త్యా అన్నం సంకల్పతే అన్నస్య సంక్లుప్త్యే ప్రాణాః సంకల్పంతే ప్రాణానాం సంక్లుప్త్యే మంత్రాః సంకల్పంతే మంత్రాణం సంక్లుప్త్యే కర్మాణి సంకల్పంతే కర్మాణం సంక్లుప్త్యే లోకః సంకల్పతే లోకస్య సంక్లుప్త్యే సర్వం సంకల్పతే స ఏష సంకల్పః సంకల్పం ఉపాస్య ఇతి. మనస్సు వాక్కు నామము మొదలైనవన్నీ సంకల్పమునందు సంకల్పము సంకల్పించుకొని అందు ప్రతిష్ఠితమై ఉంటున్నాయి. అన్నిటికీ మూలము సంకల్పమే. సమస్తము సంకల్పమునే ఆధారముగా కలిగి ఉన్నాయి. దివ్యలోకము భూలోకము కూడా సంకల్పమాత్రములే. వాయువు ఆకాశము కూడా సంకల్పించబడి ఉనికి పొందినవే. తేజస్సు కూడా సంకల్పము చేతనే ఏర్పడుతోంది. సూర్యతేజస్సుచే నీరు ఆవిరి అయి మేఘములుగా అయి వర్షముగాను వర్షమువలన అన్నము అన్నమువలన కర్మలు కర్మలవలన 14 లోకములు ఇవన్నీ కూడా సంకల్పములచేతనే సిద్ధిస్తున్నాయి. లోకములవలన మరల సంకల్పములు కలుగుచున్నాయి. లోకములు మొదలైనవి పైన చెప్పుకున్న సమస్తము సంకల్పముచేతనే కలుగుచున్నాయి. అంతెందుకు? ఈ సృష్టి అంతా సంకల్పముచేతనే సృష్టించబడుతోంది. అందుచేత ఓ నారదా, నీవు సంకల్పమును బ్రహ్మముగా ఉపాసించు. సయః సంకల్పం బ్రహ్మేత్యుపాస్తే సంకప్తాన్వై స లోకాంధ్రువాంధ్రువ ప్రతిష్ఠితాన్ ప్రతిష్ఠితో వ్యథమానానవ్యథమానోభిసిధ్యతి యావత్సంకల్పస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి యః సంకల్పం బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవః సంకల్పాద్భూయ ఇతి సంకల్పాద్వావ భూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవిత్వితి ఏప్రిల్ 3, 2007 ఇతి చతుర్థః ఖండః. 3. సయః సంకల్పం బ్రహ్మ ఇతి ఉపాస్తే సంక్లృప్తాన్వై స లోకాన్ ధ్రువాన్ ధ్రువః ప్రతిష్ఠితాన్ ప్రతిష్ఠితో అవ్యథమానాన్ అవ్యథమానో అభిసిధ్యతి యావత్ సంకల్పస్య గతం తత్ర అస్య యథా కామచారో భవతి యః సంకల్పం బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు, అస్తి భగవః సంకల్పాత్ భూయ ఇతి. సనత్కుమారుడు, సంకల్పాత్ వావ భూయో అస్తి ఇతి. నారదుడు, తత్మే భగవాన్ బ్రవీతు ఇతి. ఎవ్వరైతే సంకల్పము బ్రహ్మమే అని భావించి సంకల్పమును ఉపాసిస్తారో ఆతను తాను సంకల్పించిన లోకముతో ధ్రువముగా ధ్రువమైన నివాసము పొందగలడు, ప్రతిష్ఠితుడు కాగలడు. సంకల్పమును బ్రహ్మముగా దర్శించువాడు ఎట్టి వ్యథలు లేనివాడే, వ్యథలేని స్థితి స్థానములను ఉత్తమముగా సిద్ధించుకోగలడు, దుహఖరహితుడు కాగలడు. సంకల్పము ఎంతవరకు విస్తరించి ఉండగలదో అంతవరకు తన ఇచ్ఛానుసారంగా స్వేచ్ఛగా సంచరించువాడే ఉండగలడు. నారదమహర్షి గురుదేవ, సనత్కుమారా, సంకల్పము కంటే కూడా ఇంకా శ్రేష్టమైనది అధికమైనది ఉన్నదా? సనత్కుమారుడు, అవును, సంకల్పము కంటే కూడా పెద్దదైనది శ్రేష్టమైనది ఉన్నది. నారదమహర్షి, అట్టి సంకల్పమునకు మించినది శ్రేష్టమైనది ఏమై ఉన్నదో అది నాకు బోధించండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7, 5 సప్తమ ప్రపాఠకః 5వ ఖండము చిత్త ఉపాసన. చిత్తం వావ సంకల్పాద్భూయో యదా వైచేతేథ సంకల్పైతేథ మనస్యత్యథ వాచమిరేతి తాము నామ్ని రేతి నామ్ని మంత్ర ఏకం భవంతి మంత్రేషు కర్మాణి. మే 1, 2007 సనత్కుమారుడు, 1. చిత్తం వావ సంకల్పాత్ భూయో యదా వైచేతేతే అథ సంకల్పైతే అథ మనస్యతి అథ వాచం ఈరేతి తాము నామ్ని రేతి నామ్ని మంత్ర ఏకం భవంతి మంత్రేషు కర్మాణి. సనత్కుమారుడు, చిత్తము సంకల్పము కంటే శ్రేష్ఠము అధికము. ఈ జీవుడు తాను చిత్తమును ఉపయోగిస్తూ చేతనము చేస్తూ ఉన్నప్పుడే సంకల్పించగలడు. చిత్తము ఇష్టము వాంఛరూపము చిత్తము ఉన్నప్పుడే సంకల్పము మనస్సు వాక్కు ప్రేరణము పొందుతాయి. చిత్తము ఆసక్తి యొక్క ప్రవర్తనచేతనే వాక్కు నామమునందు ప్రేరణ ప్రదర్శించగలదు. నామము మంత్రము అప్పుడు ఏకము కాగలుగుతాయి. మంత్రము వలన కర్మలు ప్రవర్తమానమగుచున్నాయి. తాని హవా ఏతాని చిత్తేకాయనాని చిత్తాత్మాని చిత్తే ప్రతిష్ఠితాని తస్మాద్యద్యపి బహువిధ చిత్తో భవతి నాయమస్తిత్యేవైన మాహుర్యదయం వేదయద్వా అయం విద్వాన్నేత్తమ చిత్త స్యాదిత్యథా యద్యల్ప విచిత్తవాన్ భవతి తస్మా ఏవోత శుశ్రూషంతే చిత్తధ్యేవేషామికాయనం. చిత్తమాత్మా చిత్తం ప్రతిష్ఠా చిత్తముపాస్వేతి. మే 2, 2007 రెండు. తాని హవా ఏతాని చిత్త ఏకాయనాని చిత్తాత్మని చిత్తే ప్రతిష్ఠితాని. నామము వాక్కు మనస్సు సంకల్పము ఇవన్నీ చిత్తమునందే ఏకత్వము పొందుచున్నాయి. చిత్తమే వాటన్నిటికీ ఆత్మ. అవన్నీ చిత్తమునందే ప్రతిష్ఠితమై ఉంటున్నాయి. తస్మాత్ యద్యపి బహువిధ చిత్తో భవతి నాయం అస్తి ఇతి ఏవ ఏనం ఆహుహ యత్ అయం వేద యద్వా అయం విద్వాన్నేత్తమ చిత్తః స్యాత్ ఇతి అథ యది అల్పవిచిత్తవాన్ భవతి తస్మా ఏవోత శుశ్రూషంతే. అందుచేతనే ఒకానొకడు ఎన్నో విషయములు తెలుసుకొని ఉన్నవాడు అయినప్పటికీ అతని చిత్తము ఒక విషయముపై ఏకాగ్రత కాన్సంట్రేషన్ కలిగి ఉండకపోతే ఈతనికి ఈ విషయము ఏమాత్రము తెలియదు. ఈతడే గనుక ఈ విషయం తెలిసి ఉంటే దీనిపట్ల అజ్ఞుడై ఉంటాడా? అని జనులు అనుకుంటూ ఉంటారు. ఆ చిత్తము కొంతమాత్రమే ఏకాగ్రమైతే, ఇఫ్ హిజ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ పార్సలీ ఇన్వాల్వ్డ్, ఆతడు కొంతమాత్రమే తెలుసుకోగలడు. ఒక విషయముపై ఎవరికి చిత్తము ఏకాగ్రమై ఉంటుందో వారితోనే జనులు ఆ విషయం సంభాషిస్తారు. చిత్తం హి ఏవ ఏషాం ఏకాయనం. చిత్తం ఆత్మ, చిత్తం ప్రతిష్ట, చిత్తం ఉపాస్వ ఇతి. చిత్తమే చివరికి అన్నిటినీ ఏకీయము, యునైటెడ్ చేయు ఆశ్రయము. చిత్తము ఆత్మయే. చిత్తమే సమస్తమునకు ప్రతిష్ఠితమైయున్న స్థానము. అందుచేత చిత్తము పరబ్రహ్మమే అని ఉపాసించదవుగాక. స యశ్చిత్తం బ్రహ్మేత్యుపాస్తే చిత్తాన్వై స లోకాంధ్రువాంధ్రువ ప్రతిష్ఠితాన్ ప్రతిష్ఠితో వ్యథమానానవ్యథమానోభిసిధ్యతి. యావచ్చిత్తస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి యశ్చిత్తం బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవశ్చిత్తాద్భూయ ఇతి చిత్తాద్వావ భూయస్థితి తన్మే భగవాన్ బ్రవిత్వితి. ఉమ్మే 3/2007 ఇతి పంచమః ఖండః. 3. స యచ్చిత్తం బ్రహ్మేతి ఉపాస్తే చిత్తాన్త్వై స లోకాన్ ధ్రువాన్ ధ్రువః ప్రతిష్ఠితాన్ ప్రతిష్ఠితో అవ్యథమాన అవ్యథమానో అభిసిధ్యతి. ఎవ్వరైతే చిత్తము బ్రహ్మమే అయి ఉన్నది అని చిత్తమును ఉపాసిస్తారో అట్టివారు దృఢచిత్తులు అగుచున్నారు. ఆతడు లోకములలో ఎక్కడ ఉంటే అక్కడ ధ్రువముగా ప్రతిష్ఠితుడు కాగలడు. ఆతని చిత్తము చాంచల్యము త్యజించినదే ఉండగలదు. ఆతడు ఏ వ్యథలు లేనివాడై సాన్స్ ఓల్ వరీస్ ఎక్కడైనా ప్రతిష్ట కలిగి వ్యథరాహిత్యము సిద్ధించుకొని ఉండగలడు. యావచ్చిత్తస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి యచ్చిత్తం బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు అస్తి భగవన్ చిత్తాత్ భూయ ఇతి. సనత్కుమారుడు చిత్తాత్ వావ భూయో అస్తి ఇతి. నారదుడు భగవాన్ బ్రవీతు ఇతి. చిత్తము ఎంతవరకు విస్తరించి ఉండగలదో అంతవరకు ఆతడు తన ఇచ్ఛానుసారంగా ఉండగలడు. చిత్తము బ్రహ్మముగా ఉపాసించువాడు బ్రహ్మమే కాగలడు. శ్రీనారద మహర్షి గురురాజన్ చిత్తము కంటే శ్రేష్టము బహు అయినది మరొకటేదైనా ఉన్నదా? సనత్కుమారుడు చిత్తము కంటే కూడా మహత్తరమైనది ఉన్నది. శ్రీనారదుడు భగవాన్ చిత్తము కంటే కూడా బృహత్తరము ఏదో దాని గురించి చెప్పండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7:5-7:6 సప్తమ ప్రపాఠక షష్ఠఖండము ధ్యాన ధ్యాస ఉపాసన. ధ్యానం వావ చిత్తాద్భూయో ధ్యాయతివ పృథివీ ధ్యాయతీవాంతరిక్షం ధ్యాయతివ ద్యోధ్యాయంతివ పో ధ్యాయంతివ పర్వతా దేవమనుష్యాస్తస్మాద్య ఇహ మనుష్యాణం మహత్తాం ప్రాప్నువంతి ధ్యానాపాదాక్స ఇవైవతే భవంత్యథ ఏల్పాహ కలహినః పిసున ఉపవాదనస్తేథ ఏ ప్రభవో ధ్యానాపాదాక్స ఇవైవతే భవంతి ధ్యానముపాస్వేతి. 1/2007 1. ధ్యానం వావ చిత్తాత్ భూయో ధ్యాయతి ఇవ పృథివీ ధ్యాయతీవ అంతరిక్షం ధ్యాయతీవ ద్యోహ ధ్యాయంతీవ ఆపో ధ్యాయంతీవ పర్వత ధ్యాయంతీవ దేవమనుష్యాః. సనత్కుమారుడు చిత్తము కంటే కూడా ధ్యానము బహుళము శ్రేష్టము. పృథివీ భూమి అంతరిక్షము ఆకాశము ద్యోహ దేవతాలోకము జలము పర్వతములు దేవతప్త మనుష్యులు అందరూ ధ్యాస లేక ధ్యానమునందే నిమగ్నమై కనిపిస్తున్నారు. ధ్యాసయే ధ్యానము తస్మాత్ యైహ మనుష్యాణాం మహతాం ప్రాప్నువంతి ధ్యానపాదాంస ఇవ ఏవతే భవంత్యథ యే అల్పాహ కలహినః పిసునా ఉపవాదనస్తే. అథయే ప్రభవో ధ్యానపాదాక్స ఇవైవతే భవంతి ధ్యానం ఉపాస్వ ఇతి. అందుచేత మానవులంతా ఎవ్వరైతే మహదత్వము పొందుచున్నారో అదంతా ధ్యాసరూపమగు ధ్యానముచేతనే ప్రాప్తించుకుంటున్నారు. ధ్యానము యొక్క అభ్యాసము లేనివారు క్రింద దశలోనే అల్పులుగా కలహప్రియులుగా పోట్లాడటం అలవాటు గలవారుగా పిసునులుగా కొండెములు చెప్పువారుగా నీచదుష్టద్రోహ స్వభావులుగా నిందలు ఆరోపించువారుగా ఉండిపోవుచున్నారు. సయో ధ్యానం బ్రహ్మేత్యుపాస్తే యావధ్యానస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి. యో ధ్యానం బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవో ధ్యానాద్భూయ ఇతి ధ్యానాద్వావభూయస్థితి తన్మే భగవాంద్రవిత్వితి జూన్ 2, 2007 ఇతి షష్ఠః ఖండః. 2. సయో ధ్యానం బ్రహ్మేతి ఉపాస్తే యావత్ ధ్యానస్య గతం తత్రస్య యథా కామచారో భవతి యో ధ్యానం బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు, అస్తి భగవో ధ్యానాద్భూయ ఇతి. సనత్కుమారుడు, ధ్యానాద్వావభూయో అస్తి ఇతి. నారదుడు, తత్మే భగవాన్ బ్రవీతు ఇతి. సమర్థులైన వారంతా తమ యొక్క ధ్యాసరూపమగు ధ్యానముచేతనే ధ్యానలాభంగా సమర్థత పొందుచున్నారు. ఎవ్వరైతే ధ్యానము బ్రహ్మమే అని ఉపాసిస్తారో అట్టివారు వారి ధ్యానము ధ్యాస ఎక్కడి వరకు విస్తరిస్తోందో అంతవరకు తమ ఇచ్ఛానుకూలంగా ఆస్ ది లైక్ ఇట్ ఉండగలరు. ధ్యానము బ్రహ్మమే అని ఉపాసించబడుగాక. నారద మహర్షి ధ్యానము కంటే మించినది ఇంకేమైనా ఉన్నదా? సనత్కుమారుడు, ఆ ధ్యానము కంటే భూరి శ్రేష్ఠము అయినది ఉన్నది. నారద మహర్షి, అది ఏది? గురుసత్తమా, దయచేసి చెప్పం. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7, 7 సప్తమ ప్రపాఠకః సప్తమ ఖండము విజ్ఞాన ఉపాసన. విజ్ఞానం వావ ధ్యానాద్భూయః విజ్ఞానేన వా ఋగ్వేదం విజానాతి. యజుర్వేదం సామవేదమాథర్వణం చతుర్థమితిహాస పురాణం పంచమం వేదానాం వేదం పిత్యేగ్రాసిం దైవం నిధిం వాకోవాక్యమేకాయనం దేవవిద్యాం బ్రహ్మవిద్యాం భూతవిద్యాం క్షత్రవిద్యాం నక్షత్రవిద్యాం సర్పదేవజన విద్యాం దివం చ పృథివీం చ వాయుం చాకాశం చాపశ్చ తేజశ్చ దేవాగ్ంశ్చ మనుష్యాంశ్చ పశూంశ్చ వయాగ్ంసి చ తృణవనస్పతీంచ్వాపదాన్యకీటప్తంగపిలకం ధర్మం చాధర్మం చ సత్యం చానుతం చ సాధు చ సాధు చ హృదయజ్ఞం చాహృదయజ్ఞం చాన్నం చ రసం చేమం చ లోకమము చ విజ్ఞానేనేవ విజానాతి విజ్ఞానముపాస్వేతి. జూలై 1, 2007 సనత్కుమారుడు, 1. విజ్ఞానం వావ ధ్యానాత్ భూయో విజ్ఞానేన వా ఋగ్వేదం విజానాతి. యజుర్వేదం సామవేదం అథర్వణం చతుర్థం ఇతిహాస పురాణం పంచమం వేదానాం వేదం పిత్యం రాసిం దైవం నిధిం వాకోవాక్యం ఏకాయనం దేవ విద్యాం బ్రహ్మవిద్యాం భూతవిద్యాం క్షత్రవిద్యాం నక్షత్రవిద్యాగ్ సర్ప దేవ జన విద్యాం దివం చ పృథివీం చ వాయుం చ ఆకాశం చ ఆపశ్చ తేజశ్చ దేవాంశ్చ మనుష్యాంశ్చ పశుంశ్చ వయాంసి చ తృణవనస్పతీం చ స్వాపద అన్యాకీట పతంగి పిపీలికం. సనత్కుమారుడు, ధ్యానము కంటే విజ్ఞానము ఉభూరి గొప్పది పెద్దది శ్రేష్ఠము. విజ్ఞానము చేతనే ఈ మానవుడు ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణవేద చతుర్వేదములు పంచమ వేదమగు భారతము మొదలైన ఇతిహాస పురాణములు వేదనాం వేదము అయినట్టి వ్యాకరణము పిత్యము శ్రాద్ధ తంత్రము కల్పము గణితశాస్త్రము దైవతత్వములు నిధిశాస్త్రము ఏకోవాక్యము తర్కము ఏకాయతనము నీతిశాస్త్రము దేవతల గురించిన విద్య బ్రహ్మవిద్య భూతప్రేత పిశాచ సంబంధమైన విద్య క్షత్రియ యుద్ధ విద్య నక్షత్ర విద్య జ్యోతిష్యశాస్త్రము సర్వదేవతాజన విద్య దేవతల దివ్యలోకముల గురించి పృథివీ గురించి వాయువు గురించి ఆకాశము గురించి జలము గురించి తేజస్సు గురించి దేవ మనుష్య పశు పక్షి తృణ వనస్పతి ఔషధి కీటకము గురించి పతంగముల పిట్టల గురించి పురుగుల గురించి ధర్మం చ అధర్మం చ సత్యం చ అనృతం చ సాధు చ అసాధు చ హృదయజ్ఞం చ అహృదయజ్ఞం చ అన్నం చ రసం చ ఇమం చ లోకం అముం చ విజ్ఞానేన ఏవ విజానాతి. విజ్ఞానం ఉపాస్వ ఇతి. ధర్మ అధర్మ సత్య అసత్య సాధుత్ అసాధు హృదయానికి ఆనందము కలిగించే కలిగించని వాటి గురించి అన్నము ఆహారము గురించి అన్నరసము గురించి ఇహ పర తరువాతి ఊర్ధ్వ లోకముల గురించి వీటన్నిటి గురించి తెలుసుకుంటున్నాడు. తెలుసుకోవటము అనేది విజ్ఞానము చేతనే సిద్ధిస్తోంది. కనుక విజ్ఞానము బ్రహ్మమే అని ఉపాసించదవుగాక. సయో విజ్ఞానం బ్రహ్మేత్యుపాస్తే విజ్ఞానవతో వైస లోకాన్జ్ఞానవతోభిసిధ్యతి యావద్విజ్ఞానస్య గతం తత్రాస్య యథాకామచారో భవతీయో విజ్ఞానం బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవో విజ్ఞానాద్భూయ ఇతి విజ్ఞానాద్వావభూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవీత్విత్తి. జూలై 2, 2007 ఇతి సప్తమః ఖండః. 2 సయో విజ్ఞానం బ్రహ్మేతి ఉపాస్తే విజ్ఞానవతో వై సలోకాన్ జ్ఞానవతో అభిసిద్ధ్యతి. యావత్ విజ్ఞానస్య గతం తత్ర అస్య యథా కామచారో భవతీయో విజ్ఞానం బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు, భగవో విజ్ఞానాత్ భూయ ఇతి. సనత్కుమారుడు, విజ్ఞానాత్ వావ భూయో అస్తి ఇతి. నారదుడు, తత్ మే భగవాన్. బ్రవీతు ఇతి, విజ్ఞానము బ్రహ్మమే అను విధంగా ఎవరు ఉపాసిస్తారో అట్టివారు విజ్ఞానమయ లోకములలో జ్ఞానవంతులతో సంగము పొందగలరు. విజ్ఞానము ఎంతవరకు విస్తరించి ఉన్నదో అంతవరకు విజ్ఞానమును బ్రహ్మముగా ఉపాసించువారు తమ ఇచ్ఛానుకూలంగా ఉండగలరు, తదితరములకు బద్ధులు కారు. నారద మహర్షి, విజ్ఞానము కంటే కూడా ఉన్నతమైనది ఏదైనా ఉన్నదా? సనత్కుమారుడు, ఈ విజ్ఞానము కంటే కూడా ఉత్కృష్టమైనది, మహత్తరమైనది ఉన్నది. నారదుడు, పది ఏది? భగవాన్, దయచేసి వివరించండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7, 8 సప్తమ ప్రపాఠకః. 8 ఖండము బల ఉపాసన. బలం వావ విజ్ఞానాద్భూయోపి హసతం విజ్ఞానవతమేకో బలవానకంపైతే సయదా బలి భవత్యథోత్థాత భవత్య తిష్ఠన్ పరిచరిత భవతి పరిచరన్నుపసత్త భవత్య పసిదంద్రష్ట భవతి శ్రోత భవతి మంతా భవతి బోద్ధా భవతి కర్త భవతి విజ్ఞాత భవతి బలేన వై పృథివీ తిష్ఠతి బలేనాంతరిక్షం బలేన ద్యౌర్బలేన పర్వత బలేన దేవమనుష్య బలేన పశవశ్చ వయాగ్నసి చ తృణవనస్పతయః స్వాపదాన్యాకీటప్తంగ పపీలకం బలేన లోకస్తిష్ఠతి బలముపాస్వేతి. 1, 2007 సనత్కుమారుడు, 1 బలం వావ విజ్ఞానాత్ భూయో అపి హసతం విజ్ఞానవతాం ఏకో బలవాన్ ఆకంపైతే సయదా బలి భవతి అథ ఉత్థాత భవతి ఉత్తిష్ఠన్ పరిచరిత భవతి పరిచరన్ ఉపసత్తా భవతి ఉపసిదన్ ద్రష్టా భవతి శ్రోతా భవతి మంతా భవతి బోద్ధా భవతి కర్తా భవతి విజ్ఞాతా భవతి. సనత్కుమారుడు, విజ్ఞానము కంటే కూడా ధైర్య బలము గొప్పది, బుద్ధి లోజిక్ ఉన్నతమైనది. 100 మంది విజ్ఞానవంతులను పండితులను కూడా ఒక్క ఆత్మబలం భావన చేయువాడు వణికించగలడు. ఓపిక ఉంటేనే ఏదైనా చేయగలడు. ఈ జీవుడు మానవుడు బలవంతుడైతే ధైర్యము కలవాడు కాగలడు, లేచి నిలుచోగలడు, ఉత్తిష్ఠుడై సద్గురువులను సమీపించగలడు. బలములేని బలహీనుడు ఎక్కడికి వెళ్లగలడు? కూర్చున్నవాడు లేవనే లేవలేడు కదా. బలవంతుడైనప్పుడే ఈ మానవుడు ఉపసత్తు శ్రోతము కాగలడు, బోద్ధ బోధించుటకు అర్హుడు కాగలడు. బలముంటేనే ఒక పనికి కర్త కాగలడు, బలమున్నప్పుడే ఏదైనా తెలుసుకున్నవాడు కాగలడు. బలేన వై పృథివీ తిష్ఠతి, బలేన అంతరిక్షం, బలేన ద్యోహ, బలేన పర్వత, బలేన దేవ మనుష్య, బలేన పశవశ్చ వయాంసీ చ తృణవనస్పతయః స్వాపదా అన్యా కీట పతంగ పిపీలికం బలేన లోకః తిష్ఠతి. బలం ఉపాస్వర్ ఇతి, బలముచేతనే భూమి పడిపోకుండా నిలిచి ఉండగలుగుతోంది, బలముచేతనే అంతరిక్షము నిలిచి ఉన్నది, బలముచేతనే పర్వతము తనపై చెట్లు ముగములు సంచరించగలిగి ఉంటున్నాయి, బలము ఉండటంచేతనే దేవతలు మనుష్యులు మనగలుగుతున్నారు, పశువులు పక్షులు తృణములు వనస్పతులు పులి మొదలైన క్రూరముగములు కీటకములు పక్షులు పురుగులు జీవించటం కొనసాగించగలుగుచున్నాయి. బలము యొక్క ఆధారము చేతనే లోకములు కొనసాగుచు తిష్ఠితమై ఉన్నాయి. అందుచే బలమును పరబ్రహ్మముగా ఉపాసించు. సయో బలం బ్రహ్మేత్యుపాస్తే యావద్బలస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి యో బలం బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవో బలాద్భూయ ఇతి బలాద్వావ భూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవీత్విత్తి. 2, 2007 ఇతి అష్టమః ఖండః. రెండు సయో బలం బ్రహ్మేతి ఉపాస్తే యావత్ బలస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యో బలం బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు, అస్తి భగవో బలాత్ భూయ ఇతి. సనత్కుమారుడు, బలాత్ వావ భూయో అస్తి ఇతి. నారదుడు, తత్మే భగవాన్ బ్రవీతు ఇతి. ఎవ్వరైతే బలము బ్రహ్మమే అయి ఉన్నది అను భావనను ఆశ్రయించి ఉపాసిస్తూ ఉంటారో అట్టివారు ఎక్కడి వరకు బలము విస్తరించి ఉన్నదో అక్కడి వరకు వారు ఇచ్ఛాపూర్వకంగా దవెదెలాయిక్ ఇష్టమైన విధంగా ఉండగలుగుతారు. బలమును ఉపాసించువారు బలవంతులవగలరు. నారద మహర్షియు, హే భగవాన్, బలము కంటే కూడా గొప్పది భూయ ఇంకా ఏదైనా ఉన్నదా? సనత్కుమారుడు, ఎందుకు లేదు, బలము కంటే అధికమైనది ఉన్నది. నారద మహర్షి, బలము కంటే అధికమైనది ఏమున్నదో అద్దాని గురించి వివరించండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే అష్టమః ఖండః. 7-9 సప్తమ ప్రపాఠకః నవమ ఖండము అన్న ఉపాసన. అన్నం వావ బలాద్భూయస్తస్మాద్యద్యపి దశ రాత్రిర్నాశ్నేయాద్యద్యుః జీవేదథవా ద్రష్టా శ్రోతామంతా బోద్ధా కర్తా విజ్ఞాత భవతైథాన్నస్యయే ద్రష్టా భవతి శ్రోతా భవతి మంతా భవతి బోద్ధా భవతి కర్తా భవతి విజ్ఞాత భవతైన్నముపాస్వేతి. సెప్టెంబర్ 1, 2007. సనత్కుమారుడు, 1. అన్నం వావ బలాత్ భూయః తస్మాత్ యద్యపి దశరాత్రియః న అస్నీయాత్ యద్యుః జీవేత్ అథవా అద్రష్ట అశ్రోత అమంత అబోద్ధ అకర్త అవిజ్ఞాతి భవతి అథ అన్నస్యయే ద్రష్ట భవతి శ్రోత భవతి మంత భవతి బోద్ధ భవతి కర్త భవతి విజ్ఞాత భవతి. అన్నం ఉపాస్వ ఇతి. సనత్కుమారుడు, బలము కంటే గొప్పది భూర్యః అన్నము. అందుచేతనే ఒకానొకడు 10 రోజులు అన్నము తినకపోతే ఏమవుతోంది? తనకున్న బలము పోగొట్టుకొని బలహీనుడై జీవించటమే కష్టముగా ఆగుచున్నాడు. 10 రోజులు ఆహారము తీసుకోకపోవటం చేత మరణించనైనా మరణిస్తాడు. లేదా ఒకవేళ ఇంకా జీవిస్తూ ఉన్నా కూడా కళ్లతో చూడలేడు, బుద్ధితో ఏమీ విశ్లేషించి తెలుసుకోలేడు, ఏ పని చేయలేడు, ఏమీ తెలుసుకోలేడు. ఆహారము తీసుకోనప్పుడు స్థితి ఇట్టిది, ఆహారము తీసుకున్న తరువాతనో ద్రష్ట కాగలడు, శ్రోత కాగలడు, మనస్సుతో మననము చేయగలడు, బుద్ధితో తెలుసుకోగలడు, తెలుసుకున్నది ఆకలింపు చేసుకుంటూ విజ్ఞాత కాగలడు. అందుచేత అన్నమును పరబ్రహ్మముగా ఉపాసించదవుగాక. సయోన్నం బ్రహ్మేత్యుపాస్తే నవతో వైస లోకాన్పానవతోభిసిధ్యతి యావదన్నస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి యోన్నం బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవోన్నాద్భూయ ఇత్యన్నాద్వావ భూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవీత్వితి. సెప్టెంబర్ 2, 2007. ఇతి నవమః ఖండః. 2. సయో అన్నం బ్రహ్మేతి ఉపాస్తే అన్నవతో వై సలోకాన్ పానవతో అభిసిద్ధ్యతి యావత్ అన్నస్య గతం తత్ర అస్య యథా కామచారో భవతి యో అన్నం బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు, అస్తి భగవో అన్నాత్ భూయ ఇతి. సనత్కుమారుడు, అన్నాత్ వావ భూయో అస్తి ఇతి. నారదుడు, తన్నే భగవాన్ బ్రవీతు ఇతి. అన్నము బ్రహ్మమే అనుభావముతో ఉపాసించువాడు అన్నవంతుడు కాగలడు, తృప్తిగా ఆహారము పొందగలడు. అన్నము పొందువాడు అన్ని విధాలా భాగ్యవంతుడే. ఎందుకంటే దేహ ఇంద్రియ మనో బుద్ధి చిత్తములు మొదలైన వాటన్నిటికీ అన్నమే ఆధారము. అన్నము బ్రహ్మమే అని ఉపాసించువానికి ఇచ్ఛానుసారంగా దేహ మనో బుద్ధి చిత్తములు రూపుదిద్దుకోగలవు. నారద మహర్షి, మహాత్మా, అన్నము కంటే అధికమైనది ఇంకా మరొకటి ఏదైనా ఉన్నదా? సనత్కుమారుల వారు, నారద మహర్షి, అన్నము కంటే ఇంకా గొప్పదైనది ఉన్నది? నారద మహర్షి, అది ఏదో సెలవీయండి భగవాన్. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే నవమః ఖండః. 7-10 సప్తమ ప్రపాఠక దశమ ఖండము ఆపో ఉపాసన ఆపో వావాన్నాద్భుయస్తస్మాద్యదా సువృష్టిర్నభవతి వ్యాధియంతే ప్రాణ అన్నం కనియో భవిష్యతిత్యథయదా సువృష్టిర్భవత్యానందిన ప్రాణాభవంత్యన్నం బహు భవిష్యతిత్యపా ఏవేమా మూర్తాయేయం పృథివీ యదంతరిక్షం యద్యార్యత్పర్వతా యద్దేవమనుష్యాయత్పసవశ్చ వయాగ్ంసి చ తృణవనస్పతయః స్వాపధాన్యకీటప్తంగపపీలకమాప ఏవేమా మూర్తా అప ఉపాస్వేతి అక్టోబర్ 1, 2007 సనత్కుమారుడు 1 ఆపో వావ అన్నాత్ భూయస్యః తస్మాత్ యదా సువృష్ట్యః నభవతి వ్యాధియంతే ప్రాణ అన్నం కనియో భవిష్యతి ఇతి అథ యదా సువృష్ట్యః భవతి ఆనందినః ప్రాణా భవంతి అన్నం బహు భవిష్యతి ఇతి అప ఏవ ఇమా మూర్త ఏయం పృథివీ యత్ అంతరిక్షం యత్ ద్యోహ యత్ పర్వత యత్ దేవ మనుష్య యత్ పశవశ్చ వయాంసి చ తృణవనస్పతయః స్వాపద అన్యకీట పతంగ పిపీలకం ఆపః ఏవ ఇమా మూర్త అప ఉపాస్వ ఇతి సనత్కుమారుడు జలము అన్నము కంటే కూడా అధికమైనది అందుచేతనే సువృష్టి బాగుగా సమయానుకూలంగా వర్షము వర్షించినప్పుడు అన్నము సరిగా లభించదు శరీరములకు వ్యాధులు కలుగుచూ ఉంటాయి కూడా సకాల సమృద్ధి వర్షము కురిసినప్పుడు వర్షపాతము సరిగా ఉన్నప్పుడు అన్నము బహుగా లభిస్తుంది అన్ని జీవులు ఆనందిస్తున్నారు మూర్తి భవించిన రూపము గల సర్వ పదార్థములలోనూ జలము ఉనికి కలిగియున్నది సమస్త పదార్థములకు ఆధారము జలమే పృథివీ భూమి అంతరిక్షము ఆకాశము ద్యులోకము దేవతాలోకము స్వర్గలోకము పర్వతములు దేవమనుష్యులు పశువులు పక్షులు క్రిమికీటకములు తృణములు గడ్డిపరకలు వనస్పతులు వృక్షములు మృగములు కీటకపతంగ పిపీలికములు చీమలు సమస్తము అన్నీ కూడా జలముచేతనే మూర్తిభవించినవై ఉన్నాయి అందుచేత జలమును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించదవుగాక సయ్యోపో బ్రహ్మేత్యుపాస్త ఆప్నోతి సర్వాన్ కామాంస్ తృప్తిమాన్ భవతి యావదపాం గతం తత్రాస్య యథాకామచారో భవతి యోపో బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవోద్భ్యో భూయ ఇత్యద్భ్యో వావ భూయస్థితి తన్మే భగవాన్ బ్రవిత్వితి అక్టోబర్ 2, 2007 ఇతి దశమః ఖండః 2 సయో అపో బ్రహ్మ ఇతి ఉపాస్త ఆప్నోతి సర్వాన్ కామ తృప్తిమాన్ భవతి యావత్ అపాం గతం తత్రాస్య యథా కామచారో భవతి యో అపో బ్రహ్మ ఇతి ఉపాస్తే నారదుడు అస్తి భగవోత్ అభ్యో భూయ ఇతి సనత్కుమారుడు అభ్యో వావ భూయో అస్తి ఇతి నారదుడు తత్మే భగవాన్ బ్రవీతు ఇతి ఎవ్వరైతే జలము పరబ్రహ్మస్వరూపము అని ఉపాసిస్తారో వారు కోరుకునేవన్నీ లభించి తృప్తివంతులు కాగలరు అట్టివారు జలము విస్తరించి ఉన్నంతవరకు వారి ఇచ్ఛానుసారం సంచారములు చేయగలరు అందుచేత జలము బ్రహ్మమే అని ఉపాసించుము నారద మహర్షి జలము కంటే కూడా అధికమైనది ఉన్నదా సనత్కుమారుడు జలము కంటే కూడా ఉపాసన కొరకే అధికమైనది ఉన్నది నారద మహర్షి తట్టి అధికమైనది మా ఉపాసన కొరకే సెలవీయండి ఇతి ఛాందోగ్యోపనిషత్ 7, 11 సప్తమ ప్రపాఠక ఏకాదశ ఖండము తేజో ఉపాసన తేజో వావాభ్యో భూయస్తద్వా ఏతద్వా ఇమా గృహ్యాక సంహితపతి తదాహుర్నిశోచతి నితపతి వర్షిష్యతి వా ఇతి తేజయేవ తత్పూర్వం దస్యేత్వా తాపః సృజతే తదేతదూర్ధ్వాభిశ్చ తిరశ్చిభిశ్చ విద్యుద్భిరాహ్రాదాశ్చరంతి తస్మాదాహుర్విద్యుతతే స్తనేతి వర్షిష్యతి వా ఇతి తేజ ఏవ తత్పూర్వం దస్యేత్వా తాపః సృజతే తేజ ఉపాస్వేతి నవంబర్ 1, 2007 సనత్కుమారుడు 1 తేజో వావ అభ్యోహ భూయః తద్వా ఏతద్వాయుం ఆగృహ్య ఆకాశం అభితపతి తత్ ఆహుంహ నిశోచతి నితపతి వర్షిష్యతి వాయితి తేజ ఏవ తత్పూర్వం దస్యేత్వాధ ఆపః సృజతే సనత్కుమారుడు తేజస్సు జలము కంటే కూడా గొప్పది అట్టి తేజస్సు ఎప్పుడైనా వాయువును నిశ్చలం చేసి ఆకాశమును అన్నివైపులా తప్పింపజేస్తూ వేడి కలిగిస్తూ ఉంటే అప్పుడు బాగా వేడిగా ఉండి ఆకాశము ఉక్కబోస్తోంది. అందుచేత వర్షము రావచ్చును అంటారు. ఈ విధంగా వర్షమునకు తేజస్సే ప్రథమ కారణము. ఈ విధంగా తేజస్సే అన్నిటికంటే ముందుగా ప్రదర్శనమై జలమును సృష్టించుచున్నది. తేజస్సు వల్లనే నీటి ఆవిరూపంగా మేఘములు ఉత్పన్నమై వర్షమునకు కారణము అగుచున్నది. తత్ ఏతత్ ఊర్ధ్వ అభిశ్చ తిరశ్చీభిశ్చ విద్యుద్భ్యః ఆహ్రాదాః చరంతి తస్మాత్ ఆహుహ విద్యోతతే సనేతి వర్షిష్యతి వా ఇతి తేజయేవ తత్పూర్వం దస్సేత్వ అథాపః సృజతే తేజ ఉపాస్వ ఇతి. తేజస్సు ఎప్పుడైతే పైకి క్రిందకు విస్తారమగుచుపైకి వెనుకకు ఊర్ధ్వగామి తిర్యగ్గామి అగుచు ఉన్నదో ఆ సందర్భములో మేఘములలో విద్యుత్తుతో కూడిన గర్జనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే విద్యుత్ మేఘములో మేపు మేఘగర్జనలతో ప్రదర్శనమవుతుందో అప్పుడు ఆకాశంలో మెరుపులు సంభవిస్తూ ఉన్నాయి. మేఘగర్జనలు వినిపిస్తున్నాయి కనుక వర్షింపబడవచ్చు అని అనుకుంటూ ఉంటారు. అందుచేత తేజస్సే మొదటిగా ఉండి వర్షమును వర్షింపజేస్తోంది కనుక జలమును సృష్టిస్తున్నది తేజస్సే. అట్టి తేజస్సు ఆత్మగా ఉపాసించబడుగాక సయస్తేజో బ్రహ్మేత్యుపాస్తే తేజస్వీ వైస తేజస్వతో లోకాన్భాస్వతో పహతతమస్కానభిసిధ్యతి యావత్తేజసో గతం తత్రాస్య యథాకామచారో భవతి యస్తేజో బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవస్తేజసో భూయ ఇతి తేజసో వావభూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవిత్వితి. నవంబర్ 2, 2007 ఇతి ఏకాదశః ఖండః. 2 సయః తేజో బ్రహ్మేతి ఉపాస్తే తేజస్వీ వాయ్ స తేజస్వతో లోకాన్ భాస్వతో అపహత తమస్కాన్ అభిసిధ్యతి యావత్ తేజసోగతం తత్ర అస్య యథా కామచారో భవతి యః తేజో బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు అస్తి భగవ తేజసో భూయ ఇతి సనత్కుమారుడు తేజసో వావ భూయో అస్తి ఇతి. నారదుడు తత్మే భగవాన్ బ్రవీతు ఇతి. ఎవ్వరైతే తేజస్సు బ్రహ్మమే అని దర్శిస్తూ బ్రహ్మోపాసన చేస్తారో ఆ తేజోవంతుడవుతాడు. తన తేజస్సుతో లోకములకు వెలుగు ప్రసాదిస్తూ ఉంటాడు. చీకటిలేని లోకములలో ప్రవేశించి తేజోమయం చేస్తూ ఉంటాడు. తేజోమయ లోకములలో తన ఇచ్ఛానుసారం విహరించగలిగినవాడై ఉంటాడు. తేజస్సు బ్రహ్మముగా దర్శిస్తూ బ్రహ్మముగా ఉపాసించుదురుగాక. నారద మహర్షి స్వామి తేజస్సు కన్నా అధికమై ఉపాసించవలసినది ఏదైనా ఉన్నదా? సనత్కుమారుడు అవును, తేజస్కన్నా భూరి అయిన ఉపాసనా వస్తువు ఉన్నది. నారద మహర్షి భగవాన్ అదేమిటో కూడా దయచేసి నాకు ఉపదేశించండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7:12 సప్తమ ప్రపాఠకః ద్వాదశ ఖండము ఆకాశ ఉపాసన. ఆకాశో వావ తేజసో భూయానాకాశే వై సూర్యాచంద్రమసావుభౌ విద్యున్నక్షత్రాణి అగ్నిరాకాశేన హవేత్యాకాశేన శృణోత్యాకాశేన ప్రతిసరుణోత్యాకాశే రమత ఆకాశే నరమత ఆకాశే జాయత ఆకాశమభిజాయత ఆకాశం పాస్వేతి. డిసెంబర్ 1, 2007 సనత్కుమారుడు 1 ఆకాశో వావ తేజసో భూయాన్ ఆకాశే వై సూర్యాచంద్రమసావుభౌ విద్యుత్ నక్షత్రాణి అగ్నేహ ఆకాశేన ఆహ్వేతి ఆకాశేన శృణోతి ఆకాశేన ప్రతిశృణోతి ఆకాశే రమత ఆకాశే నరమత ఆకాశే జాయత ఆకాశం అభిజాయత ఆకాశం ఉపాస్వేతి. సనత్కుమారుడు తేజస్సు కంటే ఆకాశము అధికతరమైనది, ప్రాధాన్యమైనది. ఆకాశములో సూర్యుడు, చంద్రుడు, విద్యుత్, తేజస్సు, తారలు, నక్షత్రములు, అగ్ని ఇవన్నీ స్థానము కలిగి ఆహ్వానితమై ఉన్నాయి. ఆకాశమువలననే శబ్దమును వినగలుగుచున్నాము. మనము చేసిన శబ్దము కూడా రిసౌండ్ మనము ఆకాశము వలననే వినగలుగుచున్నాము. మనమంతా రమిస్తున్నది, రమించనిది కూడా ఆకాశమునందే. ఆకాశము నుండే పుట్టుచున్నాము, ఆకాశములోనికే తిరిగి వెళ్ళుచున్నాము. అందుచేత ఆకాశము బ్రహ్మమే అని ఉపాసించబడుగాక. సయ్య ఆకాశం బ్రహ్మేత్యుపాస్త ఆకాశవతో వైస లోకాన్ ప్రకాశుతో సంబాధానరుగాయవతోభిసిధ్యతి యావదాకాశస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి య ఆకాశం బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవ ఆకాశాద్భూయ ఇతి ఆకాశాద్వావ భూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవిత్వితి. డిసెంబర్ 2, 2007. ఇతి ద్వాదశః ఖండః. 2. సయ ఆకాశం బ్రహ్మ ఇతి ఉపాస్తే ఆకాశవతో వై స లోకాన్ ప్రకాశవతో అసంబాధాన్ ఉరుగాయవతో అభిసిద్ధ్యతి. యావత్ ఆకాశస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి య ఆకాశం బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు తస్తి భగవ ఆకాశాత్ భూయ ఇతి. సనత్కుమారుడు ఆకాశాత్ వావ భూయో అస్తి ఇతి. నారదుడు తత్ మే భగవాన్ బ్రవీతు ఇతి. ఎవరైతే ఆకాశమును ఇది బ్రహ్మము అని ఉపాసిస్తాడో అట్టివాడు ప్రకాశవంతమైనట్టి సంబంధ బంధములు ఉండనట్టి బహువిస్తారములైనట్టి లోకములను బాగుగా సిద్ధించుకోగలడు. ఆకాశము బ్రహ్మము అని ఉపాసించువాడు ఆకాశము ఎంతవరకు విస్తరించి ఉంటే అంతవరకు ఇచ్ఛాపూర్వకంగా ఉనికి సంచారములు పొంది ఉండగలడు. నారద మహర్షి మహాత్మ ఆకాశము కంటే కూడా అధికమైనది ఉపాసనకై ఇంకా కూడా ఏదైనా ఉన్నదా? సనత్కుమారుడు ఆకాశము కంటే కూడా భూరి అధికము విస్తారము అయినది ఉన్నది. నారద మహర్షి భగవాన్ అది ఏమై ఉన్నదో దయతో వివరించండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7వ అధ్యాయే 12:7-13. సప్తమ ప్రపాఠకః 13వ ఖండము స్మర ఉపాసన. స్మరో వావకాశాద్భూయస్తస్మాద్యద్యపి బహవ ఆసీరన్న స్మరంతో నైవతే కంచన శృణీర్న మన్వీరన్న విజానీరన్యద వావతే స్మరేరథ శృణీరథ మన్వీరన్నథ విజానీరన్ స్మరేణ వై పుత్రాన్ విజానాతి స్మరేణ పశూన్ స్మరముపాస్వేతి. 7.13.1. సనత్కుమారుడు 1. స్మరో వావ ఆకాశాద్భూయః తస్మాత్ యత్ అపి బహవ ఆసియః అన్న స్మరంతో నైవతే కంచన శృణీయః న మన్వీయః న విజానీరన్. సనత్కుమారుడు ఆకాశము కంటే కూడా స్మరణము రిమెంబ్రాన్స్ గొప్పది బహు అయినట్టిది. ఒకచోట చాలామంది ఆసీనులై ఉన్నారనుకో, వారంతా ఒకరి గురించి మరొకరు ఏమాత్రము స్మరించినప్పుడు ఒకరు చెప్పేది మరొకరు వినరు, ఒకరి గురించి మరొకరు ఆలోచించరు, ఒకరి గురించి మరొకరు తెలియబడరు కూడా. యదా వావతే స్మరేయః అథ శృణీయః అథ మన్వీరన్ అథ విజానీరన్ స్మరేణ వై పుత్రాన్ విజానతి స్మరేణ పశూన్ స్మరం ఉపాస్వ ఇతి. వారంతా పరస్పరము స్మరించటము ప్రారంభించినప్పుడు మాత్రమే ఒకరు చెబుతున్నది మరొకరు వినగలరు, ఒకరి గురించి మరొకరు మనస్సు పెట్టగలరు, ఒకరి గురించి మరొకరు తెలుసుకోగలరు. స్మరణచేతనే ఈతడు నా కుమారుడు ఇది పశువు మొదలైన సమస్తము గుర్తించబడుచున్నాయి, అనుభూతపరుచుకోబడుచున్నాయి. కాబట్టి నీవు స్మరణశక్తిని బ్రహ్మముగా ఉపాసించదవుగాక. సయః స్మరం బ్రహ్మేత్యుపాస్తే యావత్ స్మరస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి యః స్మరం బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవః స్మరాద్భూయ ఇతి స్మరాద్వావ భూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవిత్వితి. 7.13.2. ఇతి 13వ ఖండః. 2. సయః స్మరం బ్రహ్మ ఇతి ఉపాస్తే యావత్ స్మరస్య గతం తత్ర అస్య యథా కామచారో భవతి యః స్మరం బ్రహ్మ ఇతి ఉపాస్తే. నారదుడు తాస్తి భగవః స్మరాత్ భూయ ఇతి. సనత్కుమారుడు స్మరాత్ వావ భూయో అస్తి ఇతి. నారదుడు తన్మే భగవాన్ బ్రవీతు ఇతి. ఎవరైతే స్మరణశక్తిని బ్రహ్మముగా ఉపాసిస్తూ ఉంటాడో అట్టివాడు స్మరణము ఉన్నంతవరకు స్వేచ్ఛగా ఇచ్ఛాపూర్వకమై బంధరహితుడై స్థితి పొంది ఉండగలడు. నారద మహర్షి మహానుభావన్ భగవాన్ స్మరణము కంటే మించినది అధికమైనది ఉపాసనకై ఏదైనా ఉన్నదా? సనత్కుమారుడు ఉన్నది, స్మరణము కంటే అధికమైనది కలదు. నారద మహర్షి ఏమిటది? దయచేసి వివరించి చెప్పండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ 7వ అధ్యాయే 13వ ఖండః. 7.14. సప్తమ ప్రపాఠకః చతుర్దశ ఖండము ఆశా ఉపాసన. ఆశా వావ స్మరాద్ భూయస్యాసేద్ధో వైస్మరో మంత్రానధితే కర్మాణి కురుతే పుత్రాంశ్చ పశుంశ్చేచ్ఛత ఇమం చ లోకమమం చేచ్ఛత ఆశాముపాస్వేతి 7.14.1 సనత్కుమారుడు 1 ఆశా వావ స్మరాత్ భూయస్య ఆసేద్ధో వైస్మరో మంత్రాన్ అధితే కర్మాణి కురుతే పుత్రాంశ్చ పశుంశ్చ ఇచ్ఛత ఇమం చ లోకం అముం చ ఇచ్ఛత ఆశాం ఉపాస్వ ఇతి సనత్కుమారుడు ఆశ కామము అననది స్మరణము జ్ఞాపకము కన్నా కూడా అధికమైనది. జీవునిలోని స్మరణశక్తి ఆశచే ప్రేరేపించబడినప్పుడు మాత్రమే అతడు మంత్రమును ఉపాసించగలడు. ఆశచేతనే జీవుడు కర్మలు చేస్తున్నాడు. ఆశచేతనే సంతానము పశుసంపద మొదలైన వాటి కొరకు ప్రయత్నశీలురై ఈ జీవుడు ఉంటున్నాడు. ఇహపర లోకములు ప్రయోజనములను ఆశచేతనే ప్రయత్నించటము పొందటము జరుగుతోంది. అందుచేత ఆశయే బ్రహ్మము అని ఉపాసించబడుగాక. సయ ఆశాం బ్రహ్మేత్యుపాస్త ఆశయస్య సర్వే కామాః సమృద్ధ్యంత్యమోఘా హాస్యాశిషో భవంతి యావదాశయ గతం తత్రాస్య యథాకామచారో భవతి య ఆశాం బ్రహ్మేత్యుపాస్తేస్తి భగవ ఆశయ భూయ ఇత్యాశయ వావ భూయస్థితి తన్మే భగవాన్ బ్రవిత్వితి 7.14.2 ఇతి చతుర్దశః ఖండః 2 సయ ఆశాం బ్రహ్మ ఇతి ఉపాస్తే ఆశయస్య సర్వే కామాః సమృద్ధ్యంత అమోఘాః అస్య ఆశిషో భవంతి. ఎవ్వరైతే ఆశ పరబ్రహ్మస్వరూపమే అని ఉపాసిస్తాడో అతడు కోరుకునే సమస్త కోరికలను వాంఛితార్థములను పూర్తిగా సమృద్ధిగా పొందగలడు. అమోఘముగా అవన్నీ సిద్ధించగలవు. యావత్ ఆశయాగతం తత్రాస్య యథా కామచారో భవతి య ఆశాం బ్రహ్మ ఇతి ఉపాస్తే. ఆశ అననది ఎంతవరకు విస్తరించి ఉంటుందో అంతవరకు ఆతనికి ఇష్టముగా అనిపించినదంతా పొందగలడు. ఆశయే బ్రహ్మము అని ఉపాసించబడు గాక. నారదుడు అస్తి భగవ ఆశయ భూయ ఇతి సనత్కుమారుడు ఆశయ వావ భూయో అస్తి ఇతి నారదుడు తన్మే భగవాన్ బ్రవీతు ఇతి శ్రీ నారద మహర్షి గురువరేణ్య ఆశ కంటే అధికమైనది ఉపాసన కొరకే ఇంకేమైనా ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు ఎందుకు లేదు? ఆశ కంటే అధికమైన ఉపాసన వస్తువు ఉన్నది. శ్రీ నారద మహర్షి అది ఏది? భగవాన్ దయచేసి చెప్పండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే చతుర్దశః ఖండః 7.15 సప్తమ ప్రపాఠకః పంచదశ ఖండము ప్రాణోపాసన. ప్రాణో వా ఆశయ భూయాన్యథా వారా నాభో సమర్పిత ఏవమస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం ప్రాణః ప్రాణేన యాతి ప్రాణః ప్రాణం దదాతి ప్రాణాయ దదాతి ప్రాణో హ పితా ప్రాణో మాతా ప్రాణో భ్రాతా ప్రాణః స్వస ప్రాణ ఆచార్యః ప్రాణో బ్రాహ్మణః 7.15.1 సనత్కుమారుడు 1 ప్రాణో వావ ఆశయ భూయాన్ యథా వారా నాభో సమర్పితా ఏవం అస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం ప్రాణః ప్రాణేన యాతి ప్రాణః ప్రాణం దదాతి ప్రాణాయ దదాతి. శ్రీ సనత్కుమారులవారు ఆ ప్రాణము ఆశ కంటే భూయిష్టమైనది, అధికమైనది, ఉన్నతమైనది, గొప్పది. ఒక రథచక్రము యొక్క నాభి సెంట్రల్ హబ్ వద్ద ఆకులు స్పోక్స్ ఆఫ్ వీల్ బిగించి ఉంచిన తీరుగా ప్రాణమునందు దృశ్య దేహ మనో బుద్ధి చిత్తములు అన్నీ కూడా బిగించబడినవై సమర్పితమై ఉన్నాయి. ప్రాణము ప్రాణశక్తి చేతనే చేతనమవుతోంది. ప్రాణమే ప్రాణమునకు ప్రాణము ప్రసాదిస్తోంది. ప్రాణో హపిత ప్రాణో మాత ప్రాణో భ్రాత ప్రాణః స్వస ప్రాణ ఆచార్యః ప్రాణో బ్రాహ్మణః. ప్రాణము అనగా ప్రియత్వము ఆశ యొక్క శక్తిరూపమే. ప్రాణము తండ్రి, ప్రాణమే అమ్మ, ప్రాణమే సోదరుడు, ప్రాణమే సోదరి తోడబుట్టినది. ఆచార్యులవారు ప్రాణస్వరూపులు. బ్రహ్మతత్వజ్ఞులగు బ్రాహ్మణులు ప్రాణస్వరూపులే. ప్రాణమే ఆయా ప్రియరూపాలన్నీ కూడా. స యది పితరం వా మాతరం వా భ్రాతరం వా స్వసారం వాచార్యం వా బ్రాహ్మణం వా కించిద్భూసమివ ప్రత్యాహ ధిక్వా స్త్వితీయవైనమాహో పితృహా వై త్వమసి మాతృహా వై త్వమసి భ్రాతృహా వై త్వమసి స్వసృహా వై త్వమస్యాచార్యః వై త్వమసి బ్రాహ్మణః వై త్వమసితి 7.15.2 స యది పితరం వా మాతరం వా భ్రాతరం వా స్వసారం వా ఆచార్యం వా బ్రాహ్మణం వా కించిత్ భ్రూసం ఇవ ప్రత్యాహ ధిక్త్వా అస్తి ఇతి ఏవ ఏనం ఆహోహ. అందుచేతనే నీకు ప్రాణస్వరూపులే అయి ఉన్న తండ్రినిగాని తల్లినిగాని సోదరునిగాని సహోదరినిగాని ఆచార్యులవారినిగాని బ్రహ్మజ్ఞులకు బ్రాహ్మణునిగాని కించిత్ అనుచితంగా మాట్లాడితే అప్పుడు ఆ ప్రక్కవారు భృశమివ తగని విధంగా మాట్లాడుచున్నావేమయ్యా. ధిక్ నీకు ధిక్కారము అగుగాక అంటూ ఉంటారు కదా. పితృ హావైత్వం అసి, మాతృ హావైత్వం అసి, భ్రాతృ హావైత్వం అసి, స్వశ్రృ హావైత్వం అసి, ఆచార్య హావైత్వం అసి, బ్రాహ్మణ హావైత్వం అసి ఇతి. ఇంకా కూడా ఆ దగ్గరవారు స్వతంత్రముగా ఉండువారు తదితర బంధువులు ఇట్లా ఉంటారు. మీ నాన్నగారిని దూషణగా మాట్లాడకు. వారిని చంపినంత పాపం నీకు వస్తుంది. అమ్మను ఏమీ అనకు. అమ్మను చంపినంత పాపం. సోదరునితో దుర్భాషలాడవద్దు. చంపినంత పాపం. సహోదరుని దూషించకు. చంపినంత దోషం సుమ. ఆచార్యులవారిని దూషించకు. వారిని చంపినంత దుష్ఫలితం. బ్రహ్మజ్ఞానులను చెడుమాటలనకు. బ్రహ్మహత్య అంత పాపం అని అతనితో మాట్లాడటం మానివేస్తారు. అథ యద్యప్యేనానుక్రాంత ప్రాణాంచులేన సమాసం వ్యతిషందహే నేవైనం బ్రూయః పితృహాసీతి న మాతృహాసీతి న భ్రాతృహాసీతి న స్వశ్రుహాసీతి నాచార్యహాసీతి న బ్రాహ్మణహాసీతి 7.15.3. అథ యద్యపి ఏనాన్ ఉత్క్రాంత ప్రాణాన్ శూలేన సమాసం వ్యతిషందహి ఏనన ఏవ ఏనం బ్రూయః పితృహాసీతి న మాతృహాసీతి. అదే మరొక సందర్భంలో తండ్రిగాని తల్లిగాని తదితరులుగాని మరణించినప్పుడు వారిని శ్మశానంలో పితృవనంలో దహనము చేసినప్పుడు నీవు పితృహంతకుడవు, మాతృహంతకుడవు, భ్రాతృహంతకుడవు, సహోదరి హంతకుడవు, ఆచార్య హంతకుడవు, బ్రాహ్మణ హంతకుడవు అని ఎవరైనా అంటారా? అనరు. న భ్రాతృహాసీతి, న స్వశ్రుహాసీతి, న ఆచార్యహాసీతి, న బ్రాహ్మణహాసీతి. ఎందుచేత? ఆ దేహములో ఎప్పుడో ప్రాణము తొలగిపోయింది కనుక. శూలముతో ముక్కలు చేసినా కాకులకు గ్రద్దలకు ఆహారంగా వేసినా కూడా వీరిని చంపి బాధించావు. ప్రాణహాని చేశావు అని ఆపాదించరు. ప్రాణో హేవైతాని సర్వాణి భవతి సవా ఏష ఏవం పశ్యన్నేవం మన్వాన ఏవం విజానన్నతివాదీ భవతి తం చేద్బ్రూయరతివాద్యసిత్యతివాద్యస్మితి బ్రూయాన్నపహ్నువిత 7.15.4. ఇతి పంచదశః ఖండః. 4. ప్రాణో హి ఏవ ఏతాని సర్వాణి భవతి సవా ఏష ఏవం పశ్యన్ ఏవం మన్వాన ఏవం విజానన్ నా అతివాదీ భవతి తం చేత్ బ్రూయః అతివాద్యసీది అతివాది అస్మి ఇతి బ్రూయాత్ నా అపహ్నువిత. మనం పైన చెప్పుకున్నవారంతా ప్రాణస్వరూపులే అయి ఉన్నారు. ఈ జీవులంతా నా ప్రాణస్వరూపులే. అందుచేత అంతా నాకు ప్రియమైన వారే. వారిని నేను బాధించలేను అని అన్నప్పుడు ఎవ్వరైనా నీవు అతివాదివిగాగుచున్నావు, అతివాదివి కావద్దయ్యా అంటే అనవచ్చుగాక. అప్పుడు మనము వారితో ఏమని అనాలంటే, అవును, నేను ఈ ప్రాణము బ్రహ్మముగా ప్రియముగా భావించటములో అతివాదినే అనియే అనాలి. అంతేగాని వారన్నారని ప్రాణస్వరూప భావన నుండి తప్పుకోకూడదు. సమస్తము తన ప్రాణస్వరూపంగా దర్శించేవాడు, ఆత్మభావన చేయవాడు ఆ విధంగానే భావిస్తాడు మరి. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే పంచదశః ఖండః 7.16. సప్తమ ప్రపాఠకః షోడశఖండము సత్యము కొరకు తీవ్ర విజిజ్ఞాస కలిగి ఉండాలి. ఏషతు వా అతివదతి యః సత్యేనాతివదతి సోహం భగవః. సత్యేనాతివదానితి సత్యం త్వేవ విజిజ్ఞాస్తవ్యమితి సత్యం భగవో విజిజ్ఞాస ఇతి 7.16.1 ఇతి షోడశః ఖండః. ఏషతు వా అతివదతి యః సత్యేన అతివదతి సోహం భగవః. సత్యేన అతివదాని ఇతి సత్యం తు ఏవ విజిజ్ఞాసతవ్యం ఇతి సత్యం భగవో విజిజ్ఞాస ఇతి. శ్రీ సనత్కుమారుడు, ఓ నారద మహర్షి, సత్యజ్ఞాన సంబంధమైన కేవలాత్మ గురించి చెప్పువాడు లోక సంబంధమైన సంభాషణల దృష్ట్యా చూచినప్పుడు అతివదతి అతివాది ఏ అయి ఉంటున్నాడు. శ్రీ నారద మహర్షి స్వామి, గురుదేవ, పరమార్థ సత్యవిజ్ఞానమును ఆశ్రయిస్తూ నేను అతివాదనుడను, అతివాదిని అయి అతివాదనము చేయు సంసిద్ధుడనే ఉన్నాను. శ్రీ సనత్కుమారుడు, మనము పరమ సత్యముల పట్ల తీవ్ర జిజ్ఞాసువులము అయితేనే సత్యము అనుభవమే సిద్ధించగలదు. సత్యము పట్ల మాత్రమే విజిజ్ఞాసుతులమే ఉండాలి. శ్రీ నారద మహర్షి, హే సద్గురు, భగవాన్ మీరు సూచన చేస్తున్నట్లు నేను పరాకాష్ఠ సత్యము కొరకే తెలుసుకోవటానికి సంసిద్ధుడనే విజిజ్ఞాసుడనే ఉంటాను. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే షోడశః ఖండః 7.17. సప్తమ ప్రపాఠకః సప్తదశ ఖండము. సత్యము గురించిన విజ్ఞానమే తెలుసుకోవాలి. యదా వై విజానాత్యథా సత్యం వదతి నావిజానన్ సత్యం వదతి విజానన్నేవ సత్యం వదతి విజ్ఞానం త్వేవ విజిజ్ఞాసితవ్యమితి విజ్ఞానం భగవో విజిజ్ఞాస ఇతి 7.17.1 ఇతి సప్తదశః ఖండః. యదా వై విజానాతి అథ సత్యం వదతి నావిజానన్ సత్యం వదతి విజానన్ ఏవ సత్యం వదతి విజ్ఞానం త్వా ఏవ విజిజ్ఞాస్తవ్యం ఇతి విజ్ఞానం భగవో విజిజ్ఞాస ఇతి. శ్రీ సనత్కుమారుడు, ఈ జీవుడు సత్యము తెలియనంతవరకు అసత్యమునే ఆశ్రయిస్తూ అట్టి అసత్యము గురించియే తర్జన భర్జనలు వాదోపవాదములు వ్యవహారములు సంభాషిస్తూ ఉంటాడు. సత్యము ఏమిటో తెలిసిందా, ఇక సత్యము మాత్రమే సంభాషిస్తాడు. అందుచేత సత్యమును గురించిన విజ్ఞానము కొరకే విజ్ఞాని తవ్యుడవై ఉండాలి, వాంఛించాలి. శ్రీ నారదమహర్షి, గురువర్య, మీరు గుర్తు చేస్తున్న విధంగా సత్యము గురించే విజ్ఞాన విశేషుడను కాగలను, సత్యము కొరకే నిమగ్నుడను అయి ఉంటాను. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే సప్తదశః ఖండః 7.18. సప్తమ ప్రపాఠకః అష్టాదశ ఖండము. మతితో సత్యమును మననము చేస్తూ ఉండాలి. యదా వై మనుతేథ విజానాతి నామత్వా విజానాతి మత్వైవ విజానాతి మతిస్త్వేవ విజిజ్ఞాస్తవ్యేతి మతిం భగవో విజిజ్ఞాస ఇతి 7.18.1 ఇతి అష్టాదశః ఖండః. 1. యదా వై మనుతే అథ విజానాతి నామత్వా విజానాతి మత్వైవ విజానాతి మతిస్త్వేవ విజిజ్ఞాసి తవ్యేతి మతిం భగవో విజిజ్ఞాస ఇతి. శ్రీ సనత్కుమారుడు, అయితే సత్యము స్వానుభవమై నిర్దిష్టంగా తెలిసేది ఎట్లా? అందుకు సత్యము యొక్క మననము మార్గము. మానవుడు సత్యమును మననము చేతనే తెలుసుకోగలడు. మననము లేకపోతే తెలుసుకోవటము అనుభవమునకు రాదు. మననముచే సత్యమును తప్పక తెలుసుకోగలడు. మననము ద్వారా మతి బుద్ధితో సత్యమును ధ్రువీకరించుకోవాలి. శ్రీ నారద మహర్షి, భగవాన్ ఆత్మపట్ల పరమసత్యము పట్ల మననము చేయటకే విజిజ్ఞాసుడనే సమోత్సాహినే తెలివిని వినియోగిస్తూ ఉంటాను. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే అష్టాదశః ఖండః 7.19. సప్తమ ప్రపాఠకః 21 ఖండము. శ్రద్ధ చేతనే మననము సాధ్యము. యదా వై శ్రద్ధధాత్యథ మనుతే నాశ్రద్ధధన్మనుతే శ్రద్ధదేవ మనుతే శ్రద్ధాత్వేవ విజిజ్ఞాసితవ్యేతి శ్రద్ధాం భగవో విజిజ్ఞాస ఇతి 7.19.1 ఇతి 21 ఖండః. 1. యదా వై శ్రద్ధధాతి అథ మనుతే నాశ్రద్ధధన్మనుతే శ్రద్ధధత్ ఏవ మనుతే శ్రద్ధాత్వేవ విజిజ్ఞాసి తవ్యేతి శ్రద్ధాం భగవో విజిజ్ఞాసత్ ఇతి. శ్రీ సనత్కుమారుడు అయితే సత్యము గురించిన మననము ఎప్పుడు సాధ్యపడుతుంది? శ్రద్ధచేతనే మననము సాధ్యం. అశ్రద్ధ కలవాడికి ఆత్మ గురించిన మననము ఘనీభూతమవదు. శ్రద్ధావంతుడు శ్రద్ధ కలిగి ఉంటేనే మననము వలననే విజిజ్ఞాసము, సత్యము తెలియరావటము జరగగలదయ్యా. శ్రీ నారద మహర్షి గురుదేవ, శ్రద్ధను కలిగి సత్యమును తెలియటానికై ప్రయత్నవంతుడను మీరు చెప్పే విధంగా అగుచున్నాను. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే ఏకోనవింశః ఖండః 7-20. సప్తమ ప్రపాఠకః వింశఖండము. నిష్ఠచేతనే శ్రద్ధ బలపడుతుంది. యదా వై నిస్తిష్ఠత్యథా శ్రద్ధధాతి, నానిస్తిష్ఠం శ్రద్ధధాతి, నిస్తిష్ఠన్నేవ శ్రద్ధధాతి, నిష్ఠాత్వేవ విజిజ్ఞాస్తవ్యతి, నిష్ఠాం భగవో విజిజ్ఞాస ఇతి. 7.20.1 ఇతి వింశతితమః ఖండః. 1. యదా వై నిస్తిష్ఠతి అథ శ్రద్ధధాతి, నానిస్తిష్ఠం శ్రద్ధధాతి, నిస్తిష్ఠన్ ఏవ శ్రద్ధధాతి, నిష్ఠాత్వేవ విజిజ్ఞాస్తవ్యతి, నిష్ఠాం భగవో విజిజ్ఞాస ఇతి. శ్రీ సనత్కుమారుడు, శ్రద్ధ ఎట్లా ఏర్పడుతుంది? నిశ్చయముతో కూడిన నియమరూపమగు నిష్ఠచేతనే శ్రద్ధ బలపడుతుంది. నిష్ఠ ప్రాతః మధ్యాహ్న సాయం ఇత్యాది సమయములలో సాధనకు సంబంధించిన నియమ పాలన లేనివాడు అశ్రద్ధవంతుడే అవుతాడు. కాలనియమము మొదలైనవి చేతనే శ్రద్ధ బలపడగలదు. అందుచేత నిష్ఠతో ఆత్మతత్వము పట్ల విజిజ్ఞాసితుడవు తెలుసుకున్నవాడు అగుము. నిష్ఠను తెలుసుకుని ఉండుము. శ్రీ నారద మహర్షి, హే భగవాన్, నిష్ఠతో నియమములను ఆశ్రయించి ఆత్మ గురించి విజిజ్ఞాసుడను అవుతాను. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే వింశః ఖండః. 7.21. సప్తమ ప్రపాఠకః ఏకవింశఖండము. కర్మానుష్ఠానము చేతనే నిష్ఠ బలపడుతుంది. యదా వై కరోత్యథా నిస్తిష్ఠతి, నాకృత్వా నిస్తిష్ఠతి, కృత్వైవ నిస్తిష్ఠతి, కృతిస్త్వేవ విజిజ్ఞాసితవేతి, కృతిం భగవో విజిజ్ఞాస ఇతి. 7.21.1 ఇతి ఏకవింశః ఖండః. 1. యదా వై కరోతి అథ నిస్తిష్ఠతి, నాకృత్వా నిస్తిష్ఠతి, కృత్వైవ నిస్తిష్ఠతి, కృతిస్త్వా ఏవ విజిజ్ఞాస్తవ్యేతి, కృతిం భగవో విజిజ్ఞాస ఇతి. శ్రీ సనత్కుమారుడు అయితే నారదమహర్షి, నేను నిష్ఠనియమముగానే ఉంటాను అంటే సరిపోదు. కర్మానుష్ఠానము చేతనే నిష్ఠ బలపడుతుంది. కర్మను అనుష్ఠిస్తూ ఉన్నప్పుడే ఒకడు నిష్ఠాపరుడు అని అనిపించుకోగలడు. అంతేగాని మాకు చాలా నియమాలు ఉన్నాయి అనునది నిష్ఠ అని అనిపించుకోదు. విజ్ఞానము కొరకై ప్రాణాయామము, మంత్రోపాసన, లోక కళ్యాణార్థం కర్మలు మొదలైనవి నిర్వర్తిస్తున్నవాడవై ఉండండి. తద్వారా ఆత్మ గురించిన ఎరుక నిశ్చలం చేసుకోండి. శ్రీ నారదమహర్షి, భగవాన్, కర్మానుష్ఠానముతో నిష్ఠను వృద్ధి చేసుకుంటూ ఆత్మజ్ఞానమును సుస్థీకరించుకుంటూ ఉంటాను. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే ఏకవింశః ఖండః. 7.22. సప్తమ ప్రపాఠకః ద్వావింశఖండము. హఠంతో కాకుండా సుఖముగా కర్మలను ఆచరించాలి. యదా వై సుఖం లభతేథ కరోతి, నాసుఖం లబ్ధ్వా కరోతి, సుఖమేవ లబ్ధ్వా కరోతి, సుఖం త్వేవ విజిజ్ఞాసితవ్యమితి, సుఖం భగవో విజిజ్ఞాస ఇతి. 7.22.1 ఇతి ద్వావింశః ఖండః. 1. యదా వై సుఖం లభతే అథ కరోతి నాసుఖం లబ్ధ్వా కరోతి, సుఖమేవ లబ్ధ్వా కరోతి, సుఖం తు ఏవ విజిజ్ఞాసితవ్యం ఇతి, సుఖం భగవో విజిజ్ఞాస ఇతి. శ్రీ సనత్కుమారుడు, కర్మానుష్ఠానము దేహానుకూలమును దృష్టిలో పెట్టుకుని సుఖముగా చేయాలి. ఇంద్రియములను బాధించి హఠంగా కర్మలు చేసి ఇంద్రియ బలహీనతలను తెచ్చిపెట్టుకోరాదు. ఎందుకంటే సుఖంగా ఉన్నప్పుడే ఈ మానవుడు అనుష్ఠానం నిర్వర్తించి నిష్ఠాపరుడై శ్రద్ధను పరిపోషించుకుంటూ సత్యము కొరకే విజిజ్ఞాసుడు కాగలడు. అనుష్ఠానము తనను, ఇతరులను శారీరకంగా, మానసికంగా బాధించేదీ కాకూడదు. ఆత్మసుఖమే ఆశయం కావాలి. శ్రీ నారదమహర్షి, భగవాన్, ప్రాణమును సుఖంగా ఉంచుతూనే కర్మానుష్ఠానము నిష్ఠతో శ్రద్ధగా నిర్వర్తిస్తూ ఆత్మజ్ఞాన తత్పరుడను అవుతాను. సుఖమును కోల్పోయి విజిజ్ఞాసుడను అవను. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే ద్వావింశః ఖండః 7-23. సప్తమ ప్రపాఠకః త్రయోవింశ ఖండము భూమా సుఖమే లక్ష్యము. యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైవ సుఖం. భూమా త్వేవ విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి. 7-23-1 ఇతి త్రయోవింశః ఖండః 1. యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమా ఏవ సుఖం భూమా తు ఏవ విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి. శ్రీ సనత్కుమారుడు, ఆత్మానందము సుఖప్రదమైనదేగాని శరీరమును శోషించటము జీవితమును కష్టతరం చేసుకోవటము కాదు. అయితే ఆత్మసుఖములు, ఇంద్రియ సుఖములు జీవితాశయం కానే కాదు. అది అనేక దోహకములకు, బంధములకు దారితీసేవే. ఆత్మసుఖమే, ఆత్మజ్ఞానమే భూమా సుఖము. భూమా సుఖమే ఆత్మజ్ఞానము. ఆత్మను ఎరుగుట ఆనందమైన విషయమని ఎరిగి ఉండాలి. భూమా సుఖమే జీవితాశయము. శ్రీ నారద మహర్షి భగవాన్, శ్రీ సనత్కుమార గురుదేవ, అట్టి భూమానందమే కర్మల యొక్క మహదాశయముగా ఎరిగి విజిజ్ఞాసుడనే ఉంటాను. ఇతి ఛాందోగ్యోపనిషత్ సప్తమాధ్యాయే త్రయోవింశః ఖండః 7-24. సప్తమ ప్రపాఠకః చతుర్వింశ ఖండము భూమా స్వరూపము. యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమాత యత్రాణ్యత్ పశ్యత్యన్యత్ శృణోత్యన్యత్ విజానాతి తదల్పం యో వై భూమా తదమృతమథ యదల్పం తన్మర్త్యం స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిన్ని యది వా న మహిన్నితి. 7-24-1-1 యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా అథ యత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తత్ అల్పం. శ్రీ నారద మహర్షి భూమా ద బియోండ్ ద హైయెస్ట్ మరియు అల్పము అని దేనిదేనిని శాస్త్రంలో అంటూ ఉన్నారు. శ్రీ సనత్కుమారుడు, ఏ స్థితి లేక స్థానమునందు అన్యము అనేదే కనిపించదో, అన్యము అనేది వినిపించదో, అన్యము ఏదీ తెలియరాదో, అట్టి అనన్యమును సమము సమస్తము అగుదానిని భూమా అని అంటారు. ఏ స్థితి లేక స్థానము నుండి అన్యము అనుభవమగుచున్నదో, జీవుడు వేరు, ఆ పరమాత్మ వేరు, జీవుడు బద్ధుడు మొదలైనవి అధికాధికంగా తెలియబడుచున్నదో, అద్దానిని అల్పము అని పిలుస్తూ ఉంటారు. యో వై భూమా తత్ అమృతం అథయత్ అల్పం తత్ మర్త్యం స భగవః కస్మిన్ ప్రతిష్ఠితైతి స్వే మహిన్ని యది వా న మహిన్ని ఈతి. ఏది భూమమో అది అమృతము, ఏది అల్పమో అది మర్త్యము. శ్రీ నారదమహర్షి గురుదేవ, అట్టి భూమ అనునది దేనియందు ప్రతిష్ఠితమై ప్లస్ దీన్ ఉన్నది